హరిః గణపతిం భవామహే కవిం కవీనామోపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిస్వీదసాదనం నిషుశీలగణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనాం నృతేక్రీయలే మహామర్కం మాఘవం చిత్రమచ్చ ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాగినీ వదీ ధీనామభిద్యవతు శతధారముత్సమక్షీయమాణం విపస్థితం పితరం వక్వానాం మేళిం వదంతం పిత్రోరుపస్థేతం రోదసీపివృతం సత్యవాచం రిచో అక్షరే పరమే వ్యో మంద్యస్మిన్ దేవా అభివిశ్వే నిషేదు యస్తన్నవే జగి వృచాకరిష్యతి జయిత్తద్వితుస్తజిమే సమాధతే అగ్నే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోదారం రత్నధాతరమం అగ్నిః పూర్వేభిర్వృషిభిర్జో నూతనైరుత స దేవాయేహ రక్షతి అగ్నినా రజిమశ్వమత్పోషమేవ దివే దీవే యశసం వీరవత్తమం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయద్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్ చరంగదాశుభే త్వమగ్నే భద్రం కరిష్యసి తత్సత్యమంగిరః ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తద్ధియా భయం నమో భరం దయే మనసి రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీదీవిం వర్ధమానం స్వేదమే సనఃపితేవ సూనవేగ్నే సూపాయనో భవా సచశ్వానస్వస్తయే వాయవాయాహి దర్శతే మే సోమా అరం కృతా తేషాం పాహి శ్రుధీహవం వాయ ముఖ్యే భృజ్జరంతే త్వామచ్ఛాజరితారాః సుతసోమా అహర్వితాః వాజో తవ ప్రపంచతి ధేనాదిగాదిదాశుభే పురోసీ సోమాపీతయే ఇంద్రవాజో ఇమే సుతాగుపప్రజోభిరాగతం ఇందవో వాగుశంతిః వాజమింద్రశ్చ చేతసః సుతానాం వాజినీ వసు తముపద్రవత్ వాజమింద్రశ్చ సుంబత ఆజాతముపరిష్కృతం మక్ష్మీత్తాభిజారరా మిత్రం భూవే భూతదక్షం వరుణం చ దిశాదసం ధియం ధృతాధీం సాధంతా ఋతేన మిత్రావరుణామృతామృతామృతస్పృశా క్రతుం బృహంతమాసాధే కవీనా మిత్రావరుణాది విజాతా పూరుక్షయా దక్షం దధాతే అపశమం అశ్వినాగ్వరీరిహోద్రవత్పాణీ శుభస్పతి పురోభుజాజనశ్చతం అశ్వీనా పురోదం ససానరాశవీరయాధియా దిష్ణ్యావనసం విరాహ దస్రాయువాకవస్తుతానా సత్యావిక్తపరిహితః ఆయాతం రుద్రవర్తనీ ఇంద్రాయాహి చిత్రభానో సుతాయివే స్వాయవాహ అనందేభిస్తనా భూతాసాః ఇంద్రాయాహి ధియేషితో విప్రజూతస్తుతావతః ఉపబ్రహ్మాణి వాఘతాః ఇంద్రాయాయుపబ్రహ్మాణి హరివః సుదేతధిష్మనశ్చనాః సోమాదశ్చర్షణీ ధృతో విశ్వే దేవాసాగత దాస్వాం సో దాశురస్తుతం విశ్వే దేవాసో అత్తురస్తుతమాగంతరూర్ణయః ఉస్రాజీవస్వతరాణి విశ్వే దేవాసో అశ్విధజేహి మాయాసో అద్రుహాః మేధం జృషంతవన్నయః పావకాన సరస్వతీ వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టు ధియా వాసుః చోదయిత్రీ సుమృతానాం చేదంతీ సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ మహో అన్న సరస్వతీ ప్రచేదయతి కేతునా ధియో విశ్వా విరాజతి సురూపకృత్రుమూతయే సుదుఃఖామివ గోదుహే జుహోమధిద్య విద్యవి ఉపనస్తవనాగహి సోమస్య సోమపాస్మివ గోదాయి ద్రేవతో మదాః అథా తే అంతమానాం విద్యామసుమతీనాం మానో అతిక్య ఆగహి పరే హి విగ్రమస్తమింద్రం పృచ్ఛామి పస్థితం యస్తే సఖి ధ్యావరం ఉదబ్రోవంతు నో నిధో నిరంజతస్థిదారత దధా నాగింద్రయిద్దువాహ ఉదన సుభగా హరిర్భోజేయర్దస్మ కృష్టజాః యామేజింద్రస్య శర్మణి ఏ మాసు మాసవే భరయజ్ఞశ్రియం ప్రమాదనం పదయన్మందయత్సకం అస్య పీత్వాసక్రతో ఘనో వృత్రాణామభవః రావో వాజేషు వాజినం తం పావాజేషు వాజినం వాజయామసదక్రతో ఘనానామింద్రసాదయే యో రాజో ఓమనిర్మాంతు బాలస్థం వతస్సఖా తస్మాయింద్రాయ గాయత ఆత్మేదానిషీదతేంద్రమభిప్రగాయత ప్రకాయస్తోమవాహసః ీశానం భార్యానా ఇంద్రం సోమే సుతే సఖానో యోగా భూమత్సరాజే సపురం ధ్యామద్వాజే ధిరాసనా యస్య సంస్థేన వృణ్వతే హరీ సమక్షు సత్రవః తస్మాయింద్రాయ గాయత సుతపామ్నే సుతాజిమే సుచయోయంతి వీతయే సోమాసోదధ్యాశిరః త్వం సుతస్య వీతయే సద్యో వృద్ధో అజాయథాః ఇంద్రజ్యేష్ఠ్యాయ సుక్రతో ఆత్మా విశన్ పాశవః సోమా స ఇంద్రగిర్వణ సంతే సంత ప్రచేతే స్తోమావిధన్ ముక్తక్రతో వర్ధం తు నో గిరా రక్షీతోస్తనే జివం వాజవింద్రస్సహస్రిణం ఎస్మిన్ విశ్వాదిపోంస్యామర్త అభిద్రోహం తనూనామింద్రగిర్వణ ఈశానోయవయాధం యుంజంతి భ్రద్రమృషం చరంతంబరీ దస్తృషా రోచంతే రోచనాజివీ యుంజంత్యశ్యకాహరీ విపక్షసారథే సోనాధృష్ణో నవాహస కేతుం గణ్వన్న కేతవేపేశో వల్యాపేషసే సముషద్భీరజాయథా ఆదహస్వధామను పునర్గర్భత్వమే దినే దధానామయజ్ఞియం వీలుచీదారుజగ్నభిర్గుహాశిజింద్రవన్నీభిః అమిందముశ్రియానోయంతో యథామతిమచ్చాభిరద్వశృంగిరా మహామనోషతశ్రుతం ఇంద్రేణ సంహిదృక్షసే సంజగ్మానో అభిభ్యుగా మందూషమానవర్చసా అనవద్యైరభిజ్యోభిర్మకస్సహస్వదర్చతి గణైరింద్రస్య కామ్యై అతః పరిజ్మన్నాగి జివో వా రోచనాదధి సమస్మిన్ంజసే గిరా మితో వా సాతిమీమహే దివో వా పాస్తి వాదధి ఇంద్రం మహో వాదజస ఇంద్రమిద్ధాసినో బృహదింద్రవర్కేభిరక్కినా ఇంద్రం బాణీరనూషత ఇంద్రయద్ధర్యోస్తామిశ్రావచోయుజా ఇంద్రో వజ్రీరణ్యజా ఇంద్రో దీర్ఘయచక్షసాసూర్యం రోహయద్గిరి దిగోధిరగ్రీమైరయత్ ఇంద్రవాజేషు నవసహస్రప్రధనేషు చ ఉగ్రభుగ్రాభిరుచిభిః ఇంద్రం వయం మహాధర ఇంద్రమర్థే హవామహే యుజం వృత్రేషు వజ్రిణం తనోమృగన్నమం చరుం రత్రాలాభన్నపావృభి అస్మభ్యమప్రజిష్కృతః తుంజేతుంజేయ ఉత్తరే స్తోమా ఇంద్రస్య వజ్రిణా నవినిందే అస్య దుష్టుతిం వృషాయూథే భవంసగః కృష్టీరియస్యోజసా ఈశానో అప్రజిష్కృతః ఏకశ్చర్షణీనాం వసూనామిరజ్యతి ఇంద్ర పంచక్షితీనా ఇంద్రం బోధిస్తరిహవామహే జనేభ్య అస్మాకమస్తు కేవల ఏంద్ర సానసిం రజిం సజిత్వానం దదాసహం పరిశిష్టమూతజే భర నియేన ముష్టిహత్యజాని వృత్తారుణధామహై ోదాసోన్యర్వదా ఇంద్రోదాసాభయం వజ్రం ఘనాద ధీమహి జయేమతం యుధిస్పృధా వయం సూరే విరస్తేంద్రత్వజా యుజాభయం సాధ్యామృతన్యత మహాంద్ర పరశ్చనుమాహిత్వమస్తు వజ్రిణే యౌర్ణ ప్రదినాశవా సమూహే పాయ ఆసనరస్తోకస్యతనీత విప్రాసోవాధియాజవాహిస్తోమపాదమస్వముద్రయే పిన్వాజే గుర్వీరా బోనకాగుదాహ ఏవాహ్యస్య సూవృతా విరప్సీ గోమతి మహీ అక్వాసాఘానదాసుషే ఏవాహితే విభూతయ భూతయ ఇంద్రమావతే సద్యశ్చిత్సంతి దాసుషే ఏవాహ్యస్య కామ్యాస్తోమముత్పంచతమం స్యా ఇంద్రాయ సోమవీరయే ఇంద్రే హిమస్యంధసో విశ్వేభిస్తోమపర్వభిః మాభిక్తిరోజసా ఏవేనం సృజతాసుతే మందిమింద్రాయ మందినే చక్రిం విశ్వాహితక్రాయే మత్స్వాసు ప్రమందిభిస్తోమేర్విశ్వదర్షణే సైషు సమాధేష్వా అదగ్రమింద్రతే గిర ప్రజిత్వా ముదహాసత అజోషా వృషభం పతిం సంచోదయ చిత్రమర్వాగ్రాధ ఇంద్రవరేణ్యం అసదిత్తే విభు ప్రభు అస్మాంతు తత్ర చోదయేంద్ర రాజేన భస్వదః సుమిజ్యం నయశస్వతః సంగోమాయింద్రవాజవదస్మే పృథుస్రవో బృహత్ విశ్వాయుద్ధేశ్చక్షీతం అస్మేధే హిస్రవో బృహద్యుమ్నం సహస్రదాతమం ఇంద్రతారథిమీరిషాః వసోరింద్రం వసోపతిం గేర్భిర్గృణంత ఋగ్మియం హోమకందారమూతయే సుతే సూతే బృహద్రే హతయే ధరిః ఇంద్రాయ సూషమర్చతి గాయం విత్వా గాయత్రిణోర్చం త్యర్కమర్పినాః బ్రహ్మాణస్వాసలక్రతముధ్వంసమీవేస్తానువారోహద్భూర్యస్పష్టకర్త్వం తదింద్రో అర్థం చేదతి యూతేన వృష్టిరేజతి యుక్ష్వాహి కేసి నాహరీ వృషనాగక్ష్యప్రా అథాన ఇంద్రసోమపా గిరాముపసృజించర స్తోమా అభిస్తరాధిగృహీక్ష్యారూపా బ్రహ్మ చ నోపసోపచేంద్రయజ్ఞం చ వర్ధయ ఉభనమింద్రాయం శం వర్ధనం పురునిష్ఠిధే శక్రోయథా సుతేషూణో రారణ సఖ్యేషు చ సమిత్రీమహేతం రాజేతం సువీర్యే సక్రబుతన సగలింద్రోపసుజయమాన సువృతం సునిరజమింద్రత్వాదామిజసామపవ్రజం ప్రీధిగృహస్వరాధో అద్రివ నహిత్వా రోదసీ బుభేర్ఘాయమానమింద దేశస్వర్వీరసంగా అస్మభ్యం ధూని ఆశ్రత్కర్మ శృధీహ భంగోచిద్ధిష్మే గిరా ఇంద్రస్తోమమిమం మమ దృష్ట్వా యుజస్థిరంతరం విద్మాహి మృషం తమం వాజే శుభవనశ్రుతమం ఋషం తమస్య హోమహూతిం సహస్రదాతమా ఆతూన ఇంద్రకౌశిగమందసారస్కృతం పీవ నవ్యమాయ ప్రసూతీరగృహీ సహస్రతామృషిం పరిత్వా నిర్వనో గిరాజిమా భవంతు విశ్వతాః వృద్ధాయుమవృద్ధాయోజుష్టాభవంతుజుష్టయః ఇంద్రం దిష్టాయేవృధన్ సముద్రవ్యజ సంగిరాః రథీతమం రథీనాం వాజానాం సత్పతింపతిం సఖ్యేత ఇంద్రవాదినో మాభేమ సమసస్పతే వామభి ప్రణోనుమోదేతారమపరాజితం పూర్వీలింగస్య రాతయోన విదస్యంత్యూతయాః యదీవాజస్య గోమదస్తోత్రభ్యోమం భాతే మఘం పురా బిందుర్యువా కవిరమీతౌ జాజాయత ఇంద్రో విశ్వస్య కర్మణో భరతా వజ్రీపురుష్టుతః త్వం బలస్య గోమతో పావరద్రిగోభిలం వాం దేవా అభిభ్యుగస్తుజ్యమానాస ఆవిషుః తపాహం సూరరాతిభిః ప్రత్యాయం సింధుమావదన్ ఉపాదిష్టందగిర్వణో విజుష్టేతస్య కాలవాహ మాయాభిరింద్రమాలినం త్వం దుష్టమవాదిరః విదృష్టేతస్య మే ధీరాస్తేషాం సర్వాంశుత్తీరా ఇంద్రమీషా నమోజసాభిస్తోమా అనూషత సహస్రం జస్య రాతయ ఉతవాసంతి భూయసీ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుప్రతుం అగ్నిమగ్నిం భవీమభిస్తదాహవంత విస్పతిం అవ్యవాహం పురు ప్రియం అగ్నే దేవా ఇహావాహజ్ఞానో వృక్తపరిహిషే అధిహోతానగీర్భ్యాః తాపోషతో విబోధయజనగ్నేయాసీ దూత్యం దేవైరాసత్సి బలిహిషి ధృతాహవనదీతి వః ప్రతిష్మర్షదోదః అగ్నే త్వం రక్షస్మినాః అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్గృహపతిర్యువా అవ్యమాజ్జుహ్వాస్యః కవిమగ్నిముపస్తు హి సత్యధర్మానమధ్వరే దేవమీవతాదనం యస్వామగ్నే అవిష్పాదిర్ధూతం దేవ సభర్యసి తస్యస్మప్రాధితా భవ యో అగ్నిం దేవవీరయే హవిష్మాన్ ఆవివాసతి తస్మై పావకమృళయ నః పావకజీ జీవోగ్నే దేవా ఇహావహ ఉపయజ్ఞం హవిశ్చనః స్వనస్తవానాభరగాయత్రే నవీయస జయం వీరవదీమిషం అగ్నే శుక్రేణ శోతిషా విశ్వాభిర్దేవహూదిభిః ఇమం స్తోమం జుడస్వనః సుతమిద్దో నావహ దేవా అగ్నే హవిష్మచే ఓరః పావకయక్షీచ మధుమంతం తనూనపాద్యజ్ఞం దేవేషు నః కవే అద్యాగ్రీణి వీతయే నరాసం సమిహ ప్రియమస్మిన్ యజ్ఞముపహ్వయే మధుజిహ్వం హవిష్కృతం అగ్నే సుకత మేరసే దేవాహ అతిహోతామనుర్హిన కృణీతబర్హిరా గృహద్ధృతపృష్టం మనీషిణ యత్రామృతస్య చక్షణం విశ్రయంతామృతామృతోద్వారో దేవీరసస్తతాః అద్యానూనం చేష్టమే సంతోషాసా సుపేతసాస్మిన్ యజ్ఞముపహ్వజే ఇదం నా బర్హిరాసతే సో జిహ్వాహ్వజేహోదారీవ్యా కవి యజ్ఞం నాయక్షతాభిమం సరస్వతి మహీతిస్రో దేవీర్వాజో భువా ప్రతిదం పస్మృభా ఇహ స్పష్టారమగ్రియం విశ్వరూపముపహ్వయే అస్మాకమస్తు కేవలః దేవేభ్యో హరిః ప్రధాతురస్తు చేతనం స్వాహాయజ్ఞం క్రేణోతరేంద్రాయరిద్వానో గృహే తత్ర దేవాముపహ్వయే ఐభీరగ్నేషు భోగిలో విశ్వేభిస్తోమీతయే దేవేభిర్యాహి యక్షీశ ఆత్మాకన్వాహూషదఘ్నంతే విప్రతేధియా దేవేభిరగ్నాగహి ఇంద్రవాయోర్హస్పతిం మిత్రాగ్నిం పూషణం భరం ఆదిత్యాన్మారుతం ఘనం ప్రవోభ్రియంతకిందవో మత్సరామాదయుష్టవాః ధర్సామధ్వష్టమూషదాః ఈళదేత్రామవశ్యవకన్వాసో వృత్తపరిహితః హవిష్మంతో అలంకృతాః ఘతవృత్తమనోయుజోయే స్వావహం నిబంధాయ ఆ దేవా సోమపీతయే తాన్యజత్రామృతామృభోగ్నే పత్నీవతస్కృతి మధ్వస్సు జిహ్వపాయ ఏయత్రాయీభ్యాస్తే పిబంతు జిహ్వయా మధోరగ్నేవృతి సూర్యస్య రోచనాద్విశ్వాం దేవాంగోషద్భుతాః విప్రోహో దేహవక్షతి విశ్వేభిః సోమ్యం మధ్వగ్నఇంద్రేణ వాయునా పిబామిత్రస్య ధామభిః త్వం హోతామనర్హితోగ్నే యజ్ఞేషు సీదసి హేమన్నా అధ్వరణ్య యుక్ష్వాహ్యరుషీరథే హరితో దేవరోహితాః తాభిర్దేవాహావహ ఇంద్రసోమం పిబరుతునాత్మా విభందిందవః మత్రాదస్తతోనృతః ఋతునా పోత్రాజ్ఞం పూనీతన యూయం హిట్టాసూదానవ అభియజ్ఞం గృణీనాష్టపి ఋతునా పంహిరత్నధాసి అగ్నే దేవా ఇహావహ సాదజాయోనిషత్రిషు పరీభూషపి ఋతునా బ్రాహ్మణాదింద్రరాజస్తిపాసోమృతోగ్రణేసమస్కృతం యుగం దక్షం ధృతవ్రతమిత్రరుణదూలభం ఋతునా యజ్ఞమాసాదే ద్రవిణోదాత్రవీణ సోగ్రావహస్తాదో అధ్వరే యజ్ఞేషు దేవమీరతే ద్రవిణో దాదాదు నోవసో నియాని సృందిరే దేవేషు తామరామహే ద్రవిణోదాస్తి వేదది జుహోద ప్రచతిష్టత నేష్ట్రాదృశ్యత యత్వాదురీయమృతభిర్ద్రవీణోదోజామహే అధస్మానో దనిర్భవా అశ్వీనాపిపదం మధువీర్యజ్ఞేషు చ వ్రత ఋతునాయజ్ఞవాహత గార్హవత్యేన సంచ ఋతునాయజ్ఞనీరసి దేవాం దేవయతేజజ ఆత్మాహంతుహరాజో మృషణం సోమాపీతే ఇంద్రత్వాసూరాజక్షస ఇమాధానాగ్రేదస్ను భోహరీ ఇహోపవక్షత ఇంద్రం సుఖత మేరసే ఇంద్రం ప్రాతర్హవామహనింద్రం ప్రయత్యధ్వరే ఇంద్రం సోమస్య బీజయే ఉపనస్సు తమాగహి హరిభీంద్రకేశిభిః సుతే స్వాహవామహే సేవన్నస్తో మమాగహ్యుపేతం సవనం సుతం గౌరవద్రేషిదీవ ఇమే సోమాద ఇంద్రవస్తుదాసో అధిబర్హిషి తాంద్రసహసేవ అయం చే స్తోమో అద్భిలో హృదిస్తృతస్తు సంతమ అర్థా సోమం సుతం పీవ విశ్వమిత్సవనం సుతమింద్రోవదాయ గచ్చతి సోమీతే శ్రేమన్నష్టామాేణ గోభిరశ్వైతో సమాధ్యా ఇంద్రావరుణయోరవంసమ్రాజోరవ్రేణే ఆమృళాదీదృశే గంతారాహి స్తోమసేహం విప్రశ్యమావద భర్తారాచర్షణీనా అనుకామం తత్వేషామింద్రావరుణరాజ తాభామేతిష్టమీమహే యువాకుహిసీనా యువాకోసుమతీనా భూయామవాజదామ్నా ఇంద్రసహస్రదామ్నా వరుణస్సం స్యానా సదర్భవత్యుక్తయోరిదవదాపరం సదే మలి చ ధీమహి సుత ప్రరేచనం ఇంద్రావరుణవామహం భువే చిత్రాజరాధే అస్మాన్సు జిగ్యుతస్కృతం ఇంద్రావరుణనూనుభాం శ్రిషా సందేషు ధీష్వా అస్మభ్యం సర్వయక్షతం రవామస్మోదిరింద్రావరుణయా భువే యాృాసే సహస్తూని సోమానం స్వరణం గృణయ బ్రహ్మణస్పదే రక్షీవంతంజోషిజోరేవామీవసుపుష్టివర్ధన సరస్జస్థుర మానస్సం సో అరారుషో ధోర్తి ప్రణం మర్త్యస్ రక్షాణో బ్రహ్మణస్పదే సఖాభీనో నరిష్టజయమింద్రో బ్రహ్మణస్పతి సోమాహినో దివర్జం పంతం బ్రహ్మణస్పతే సోమయింద్రస్య మర్త్యం దక్షిణావాత్మం భాసః తదస్పతిమద్భూతం ప్రియమింద్రస్య కామ్యం సరిం మేధామయాసిహం తస్మాదృతేన సిద్ధ్యాది యజ్ఞోపి పశ్చిదశ్చః స్వధీనాం యోగమిన్వతి ఆదృఘ్నోతి హవిష్కృతిం ప్రాంతం వృణోత్యధ్వరం హోత్రా దేవేషు గచ్చతి నరాసం సుదృష్ట మమ పశ్యం సప్రతస్తమం జీవో న సద్మకరం ప్రదిత్యం చారో మధ్వరం గోపీతాయ ప్రభూయసే మరుద్భిరగ్నాగహి నహి దేవో నమర్త్యో మహస్తమగ్రతుం పరః మరుద్భిరగ్నాగహి ే మహో రజసో విదుర్విశ్వే దేవాసో అద్రువాః మరుద్భిరగ్నాగహి ఉగ్రాక్కమా నృజురణా ధృష్టా సమోజసా మరుద్భిరగ్నాగాహి ఏ శుభ్రా గోరవర్పదస్సు క్షత్రాసోదస మరుద్భిరగ్నాగాహి ఏ నాకస్యాధీరోచనే దివి దేవాసాసతే మరుద్భిరగ్నాగాహి యీంకయం పర్వతముద్రవర్ణవం మరుద్భిరగ్నాగాహి ఆయే దన్వంతి రశ్మిభిస్తిరస్తముద్రమోజసా మరుద్భిరగ్నాగాహి అభిత్వా పూర్వమీదయే సజామి సోమ్యం మధు మరుద్భిరగ్నాగాహి భద్రం నో అపి వాతయమనాః అయం దేవాయజన్మనే స్తోమో విప్రేభిరాధయా అకారిరత్ర ధాతమః ఇంద్రాయ వచోయుజా దక్షుర్మనదాహరి సమీభిర్యజ్ఞమాసదా తక్షన్నాసత్యాభ్యాం పరిజ్ఞానం సుఖం రథం తక్షం ధేనుం సభద్దుఃఖా యువానాపితరా పునః సత్యమంద్రాదిజోజవాః సంభోమదాసోమగ్మదేంద్రేణ చ మరుత్వత ఆదిత్యేభిశ్చ రాజభిః ఉదత్యం చ మదన్నభం తుష్టుర్దేవస్య నిష్కృతం అకర్త చతురః పునః తేనో రత్నాని ధత్తన త్రిరాధాప్తాని సంభతే ఏకమేకం సుధస్తిభిః అధారయంతమన్వయో భజంత సుకృత్యజా భాగం దేవేషు యజ్ఞియం ఏం ధార్మీ ఉపహ్వజేత జ్యోతిస్తోమముష్మసి సోమం సోమపాదమా సయజ్ఞేషు ప్రసంసతేంద్రాగ్నిసంభదానర కాగాయత్రేషు గాయత సామిత్రస్య ప్రసస్తయ ఇంద్రాగ్నిదాహ వామహే సోమపా సోమప్రీతయే ఉగ్రాసంతాహవామహముభేదం సమానం సుతం ఇంద్రాగ్నేహ గచ్చతామహాంతాసదస్పతి ఇంద్రాగ్నేరక్షరుజ్జతం అప్రజాస్వం పత్రిణాః తేన సత్యేన జాగృతమధిప్రజేతునే పదే ఇంద్రాగ్నే సర్వ యచ్చతం రాతర్యుజా విబోధజాశ్వినామేహ గచ్చతాం అస్య సోమస్య పీతయే యా సురథా రతీత మోభా దేవాది విస్పృశా అశ్వినాథాః వామహే యా వాంగథా మధు మత్యశ్వినాధూనృతావతి యజ్ఞం మీ విక్షతం నహి వామస్తి దూరకే యత్రారథే న గచ్చతః అశ్వినాథో వినా గృహం హిరణ్యవాణి భూతయే సవితారముపస్మయే సేతా దేవతా పదం అపాన్నపాదమపదేతమితారముపస్తుః తస్య వ్రతాన్యుష్మసి విభక్తారం హవామహే వసోస్తిత్రస్య రాధసః అధికారం వృచక్షసం సఖాయానిషీదత సవితాస్తోమ్యోనునాః రాధారాధాం శిశుంభతి అగ్నేవత్హ దేవానాశీరుప వృష్టారం సోమాదీతే ఆజ్ఞిహేహోత్రిష్టభారతీ ీరవసాపత్నీముపహ్వరుణానీ స్వస్తీం సోమవీదే మహేజో పృథివీ చ ఇమం యజ్ఞం మే వీక్షత ృతాభరీమభిృతమత్వో విప్రారిహంతి భీతి గంధర్వశ్రువే పదే యోనా పృథివీభవాక్షరాజిమేదాని ప్రథో దేవా వందు నాయతో విష్ణుర్విచక్రమే సప్తధామభిర్విచక్రమే త్రేధాని దే పదం సమోఢవశ్యపాంశురే త్రీణి పదాని చక్రమే విష్ణుర్గోపాదాభ్య పదో ధర్మాణి ధారయన్ విష్ణాకర్మాణి పశ్యతయతో వ్రతాని పశ్వసే ఇంద్రశయుజ్జస్వకాష్ణా పరమం పదం సదా పశ్యంతి సూరయా దివీవచక్షురాదతం తద్విప్రాదో విపణ్యవో జాగ్రవాం సస్వమింధతే కృష్ణార్యత్పరమం పదం తీవ్రా సోమాసాగశ్చాశీర్వంత స్ఫుతాజిమే వాయోతాన్ ప్రస్థితాన్ దివ ఉగాదేవాది విస్పృశేంద్ర వాయుః వామహే అస్య సోమస్య పీతయే ఇంద్ర వాయుమనోజుమా విప్రాహవంత భూతయే సహస్రాక్షాధియస్పతి నేత్రం భయం హవామహే వరుణం సోమాపీతలే జ్ఞానాభూతదక్షతృతృతృతస్పతి సా మిత్రా వరుణాహువే వరుణ ప్రావితా భూవన్ మిత్రో విశ్వాభిరుతి కరతాన్న సురాధ మరుత్వంతం హవామహీంద్రమా సోమాపీతే సజోర్గణేన జృంపతు ఇంద్రజ్యేష్టామరుద్గణాదేవా సః పూషరాజయ విశ్వేమశ్రుతాహవం హతవృత్తం సూదానమరింద్రేణ సహసా యుజా మానా దుస్సంసీసర విశ్వాన్ దేవామహే మరుత సోమవీతే ఉగ్రాహి వృష్ణీమాతర జయతామివదం చతుర్మరుతా మేతి భృక్షుభం యాసనానర హస్కారాద్విద్యుతస్పర్యతో జాతా వంతున మరుతో మృడయంతున ఆపోషం చిత్రపరిషమాభిణే ధరుణం శివ ఆయా పశు ఊషారాజానమాభిణిరపూఢం గుహాహిలం అవిందచిత్రపరిషం ఉదో సమక్యమిందో భిక్షుక్తృతే ఓ భర్యవన్న చర్కృషత్ ఓ